श्रीलक्ष्मी सहस्रे धाम वैभव स्तबक अष्टादश अरविन्दवनम् वन्दे तत्थम् यदहन्निशम् प्रीतिपूर्वकमध्यहस्ते पीताम्बरकुटुम्बिनी अरविन्दवनम् वन्दे तदहम् यदहर्निशम् प्रीतिपूर्वकमध्यास्ते पीताम्बरकुटुम्बिनी सारसात्मनि तवाम्बमन्दिरे द्वारपालक जन इवेन्दिरे चारुकेश सुवर्णयष्टिक धारिण प्रति वसन्ति षट्पदाः तावकम् पदम् अभिक्षयारमे वारिजम् प्रणिगदन्ति सूरयः प्रौढशोभ नखराम् सुवैभव प्राप्तमञ्जिम सदालिसेवितम् प्रबिभ्रति भवत्पद प्रणय तद्विपर्यासयोः जना विभव दुर्गति जननीत चोदाकृतिः सहस्रवसुरेधते सरसिजानुकूलो रविः सभिक्षुकशिरोमणिः श्रयति तत्प्रतीपः क्षयम् कपटकिटिदशायाम् कैटभारिः क्षमाभाक् प्रभुरकृतयतोऽसौ पङ्कजाते निवासम् तदिह भजसि भर्तुर् धर्ममेवानुसर्तुम् परमपुरुषकान्ते पङ्कजातस्थितिम् किम् स्थानम् समस् वसुवृद्धि पुषस्तवापि पद्मम् रमे न वसुमत्वम् उपैति चित् अप्यन्यदद्भुतम् अमुष्यतु योऽनुकूलः శశ్వద్విభర్తి స్వసుమత్వం అసౌ పతంగః సన్మానసోల్లకనదః సదసద్వివేకే శక్తస్వరోజనిలయే సదనం త్వదీయం శబ్దైశుభైః శృతిపథం సుఖయన్ గభీరైః సంసేవతే జనని హంసగణో వదతః కమలే కమలేషు సన్నిధత్సే సకలేషు స్వవశేషు విష్టపేషు సహజం జననీ జనస్య లోకే జలజాతేషు విశేష వత్సలత్వం సల్హారోత్పల కైరవాదిషు తథా కళ్యాణి మాల్యాదిషు ప్రాయస్వత్సు సుమేషు వస్తుషు పరం పద్మాని సద్మానితే భాగ్యం కుత్రచిదేవ నృత్యతితరాం భూయస్సు తుల్యేష్వపి కాంతాయ సుగంధి వస్తుషు తులస్యేకైవ సారోచతే త్వద్గేహం కమలం యతస్త్వదవినా భూతస్య విష్ణోః పదం సూర్యాలోక వికాసం అంచతిత్తః పద్మే మధుస్వాదు తతి అన్నాదోహం ఇతీవ గీతమినదైః శ్రుత్యంత సంచారిభిః కృష్ణాకార జుషోత్ర కేచిదనిశం నందంతి లబ్ధ్వా రసం సూర్యాలోకదశాసు హర్షమయతే దోషాకరాలోకనే సంకోచం భజతి. శ్రీతాలిషు రమే దత్తే పరం జీవనం స్థానం పంకం అధః కరోతి వహతే నాళీక శబ్దం చతే కావాతావక సన్నిధాన మహిమా కుర్యాన్ నచర్యాం శుభాం ధత్తే సదైవ శిరసా తవ పాదరేణోని పద్మే బిభర్తి తవ నామ చ పద్మమేతతి వర్వర్తి ధారకతయా తవ హస్తమేవ తద్యుక్తం ఋక్షతి తవోజ్వలాస్య లక్ష్మీం ప్రాతః కృతాప్లవ విధి పయసాం నిధానే బ్రధ్నోర్చక శుచికరో ధృతచక్రః ఉద్ఘాతయతి ఉదిత విష్ణు పదైక శక్తిః విశ్వాంబ పద్మమయ సద్మ దళారరం తే బ్రహ్మాయస్మాతి అజనివాసే చారుపీతాం సుఖం యతి సాంద్రామోదం సతతమమృత స్థానమేవాశ్రితం చ అర్హత్యబ్జం తవ పదమిదం శ్రీనివాసాభిధానం మాతర్దోషో న భవతి మధు స్నిగ్ధతా ధర్మభూమి అహో ముకుంద సుందరీ త్వదీయ మందిరాహితః స్వయం క్షయం వ్రజన్ నయం స్వరక్షిణం క్షిణోత్యపి సరోరుహద్రుహ శివః శిరోధిరోహ దుష్కృతాతి విదిక్షుదిక్షుభిక్షుకః స్ఫుటం నటం నటాత్యతే త్వద్ధామ్నః సర్సీరుహస్య చ మిథస్ త్వత్కాంతధామాత్మనో మార్తండస్య చ புண்டரீகநிலையே மைத்ரி நிசர்கோதிதா கல்யாணி யுவயோஹ இயம் விவ்ருணுதே கைமுத்யநீத்யா மிதஹ ப்ரீதிம் காமபி பூயசீம் அவிதிதாத் க்ஷேபாம் அனௌபாதிகீம் கதின குசுமம் மன்யானி அன்யானி தேவி வனே வனே நஹி சமுசிதேஷ்வபி ஏதேஷு க்ஷமா கமலோபமா பகவதி பவத் சாநித்யேன பிரபோ கமலானி யதி கரச்சரணத்ரிக் கல்பாதீதி ஸ்திரம் தததே யஶஃ ஹரேஃ கர ஸ்பரிஷனதஸ்ருஷ்டா பயஸ்யுதி ருச்சிராலிகம் வாராசி கன்யே வசதி ஸ்வதீயா விபர்த்தி யுக்தம் கமலாபிதானம் ப்ருங்கீ சங்கீத்யுதய சுபகம் மஞ்சுகிஞ்சல்கபுஞ்ச ஸ்ஃபாரஸ்தம்பம் கிமபி விகசத் பத்ரசச்சித்ரபித் பரியாஸ்லிஷ்டம் விமலசரசா கர்ணிகாஸ்வர்ணபீடம் பத்மம் வித்மஹ பரமனுகுணம் சத்ம பத்மே பவத்யாஹ துக்ஜாம்புராஷி துஹிது தவ சந்நிதானாதி ஸ்வர்ண ஸ்திதிர் பவதி ஹந்த குஷேஷயஸ்ய தத் சம்பவோப்யபவதி அம்ப ஹிரண்யகர்போ தன்யாஹ கலு த்வதனுபந்த ஷனுபந்தினோபி நவசாரச வாசமாசரந்த்யாஹ தவசாதம்யம் இவம்பலப்துகாஹ పరమ పురుష సదా విధత్తే పురమధ్యస్థిత పుండరీక వాసం అస్తితే హరి పురంధ్రి నీరజస్ స్థానమిత్యుదితం ఆస్పదద్వయం ఏకమాహురిహతు త్రిపాత్పదం దేవి షట్పద పదం పరం పునః సురాదిజీవై అమృతైకనిష్టై చిరాయైరంబ విభావ్యసేంత ఆలోకమగ్ర్యం హరిరేషు తన్వన్నే ఆమోదమన్యాదృశం ఆదధాతి ఆదౌ దధానం కమ అంభస్ పద్మం చ సమం తవాస్తం ఆద్యస్య పుంస పదమాహురాద్యం స్వదీయవాసం జనని ద్వితీయం క్షమాస్వర్ణస్ఫూర్తిం సతతమధిగమ్యాపి కమలే గుణాదార్ఢ్యాత్ శబ్దం కమపి భజతే నాలమితి యతః తదేవ అలంకారం నయతి నలినం పర్షనవశాతి తనోతి హ్యౌదార్యం తవ జనని సాన్నిధ్య మహిమా భగవతి పర బ్రహ్మాద్వైత ప్రసంగజుషస్తవ ప్రథయతి లసత్ ధర్మాలీకత్వం అత్ర హి దర్శనం త్వముచిత మధ్యష్ స్థానం నాళీకం పాశ్వయసే తతః తవ కిల సదా లోకః సర్వోపి కల్పనో రమే యత్రోత్తమ పూర్ణయంత్రిత ಸಮೃತ್ತೌ ನಿತ್ಯೋಲ್ಲಸತ್ ರಜಸಿ ರಾಜತಿ ಸಾರಸತ್ವಂ ಸ್ಥಾನಂ ಪ್ರಧಾನಂ ಇದಮದ್ಧಿ ಸುತೇ ಯತಸ್ತೆ ಸ್ಥಾನೇ ತದತ್ರ ರಮತೆ ಮಹದಾದಿತತ್ವಂ ಸಿಂಹಾಸನ ಸ್ಥಿತಿ ಗೃಹಸ್ಥ ತವ ವಾಸಯೋಗ್ಯಂ ನಿತ್ಯಂ ಭವೇಯಮಿತಿ ನಿಶ್ಚಯಮೇತ್ಯನೂನಂ ಕೇಸರ್ಯಭೂತ್ ಸರಸಿಜಂ ನರಸಿಂಹಕಾಂತೇ ತದ್ವೇಷಮೇಷ ತನುತೇ ತತ್ರ ಏವ ಪದ್ಮಾ ಅಬ್ಜಂ ವಿಧೌ ದ್ವಿಷತಿ ದೇವ್ಯಮೃತೈಕವೃತ್ತಿ ಕಾಮೇನ ಹಂತ ಯದನೀಯತ ಮಾರ್ಗಣತ್ವಂ ತಸ್ಯ ಸ್ವತೋಂಬರಮಣಿ ಸ್ಫುಟವಸ್ವವಾಪ್ತಿ ಉಲ್ಲಾಸಹೇತುರಭವತಿ ತವ ಸನ್ನಿಧಾನಾತಿ ಉತ್ಫುಲ್ಲವಾರಿರುಹ ತಲ್ಲಜಕೇಲಿಗೇಹೆ ಸರ್ವೇಷ್ಟಸ್ಯ ದಯಿತಾಂ ಶಯಿತಾಂ ನನುತ್ವಾಂ ವಹಿತಾಲಿಕಾ ಇವ ಗೃಹೀತ ಸುಜಾತ ಗೀತಾಃ ಪ್ರಾತಃ ಶನೈರ್ ಮಧುಕರಾಃ ಪ್ರತಿಬೋಧಯಂತಿ ಸಹಂ ಸಕಾಸಾರ ಬಹುರ್ಮಿಕೋಜ್ವಲ ಪಯೋಜರಾಜಿ ಪ್ರತಿಪನ್ನ ಕರ್ಣಿಕಾ ಸಹಸ್ರವಸ್ವಾತ್ತಿತ ಏಧತೆ ರಮೇ ಶ್ರಿಯಶ್ರಯಂತೆ ಹ್ಯಖಿಲಾಸ್ತ್ವದಾಶ್ರಯಂ ಸತೇ ನಿವಾಸ ಶಯನೀಕೃತೋ ನಾಥೇನ ನಿತ್ಯಂ ನಯನೀಕೃತೋ ಫಣೈಃ ಸಹಸ್ರೇಣ ವೃತೋದಲೈರ್ವಾ ಶೇತೆ ಬಿಲೇವಾ ಕಮಲೆ ಕುಶೇವಾ ಶ್ರೀ ಸೂಕ್ತಂ ತೇ ಜನನಿ ನಳಿನಂ ಸ್ಥಾನಮಾಖ್ಯಾತಿ ಮುಖ್ಯಂ ದೃಷ್ಟಾಂತಂ ತ್ವತ್ ಪ್ರಿಯತಮದೃಶೋ ಅಂತರಾದಿತ್ಯವಿದ್ಯಾ ಜನ್ಮಸ್ಥಾನಂ ತವ ತನುಭುವೋ ಧಾತುರಾಥರ್ವಣಾದಿ ತ್ವತ್ಸಾಧ್ಯತ್ಯಾತಿ ಕ್ವಚನ ಭವತಿ ಶ್ರೀರನಿಂನಾ ಮಹಿಮ್ನಾ ಶೈವಾಲಕಾಂತರಗತಂ ತವ ಸದ್ಮ ವಿದ್ಮಃ ಸಾರಂಗಲಾಂಛಿತ ವಪುರ್ ಮಿಲಿತಾಮೃತೌಘಂ ಪೂಷಾಪ್ತಿದತ್ತರುಚಿ ಪುಂಸಿ ನಪುಂಸಕೇಚ ಖ್ಯಾತಸ್ಯ ಮಾತರಿದಂ ಅಬ್ಜಪದಸ್ಯ ಯಮಾತ್ಯಂ ಕಾಂತ ಪದತ್ರಯಮಿತ ಸ್ಥಲಯಾಚಕಸ್ತೆ ತ್ವಂ ತ್ವಂ ಬಕ್ಷತ್ ಪದಮಿತೆ ನಿಲಯೇ ನಿವಿಷ್ ಸ್ಥಾನಾನ್ಯಥಾಪಿ ವಿಪುಲಾನಿ ಸಮಾಶ್ರಿತಾನಾಂ ಚಿತ್ರಂ ಯುವಾಂ ಕಲಯಥ ಚಿರಮುಚ್ಛ್ರಿತಾನಿ ತ್ವತ್ಪಾದಪಂಕಜರಜ ಕಣಧನ್ಯಧನ್ಯೇಷು ಅಂಭೋರುಹೇಷು ವಸತಾಂ ಅಲಿಪೋತಕಾನಾಂ ವರ್ಗೇಷು ಹಂತ ಜನನಂ ವಲಶಾಸನಾದ್ಯಾಃ ವಾಂಛಂತಿ ಕಿಂ ಪುನರಮಿ ವಯಮಧಿಕನ್ಯೇ ಸರೋಗಮುಪಸೇವಿತೇಪಿ ಅಹಃ ಪೂರ್ಣಚಂದ್ರೋದಯೇ ಜ್ವರೋಪಹತಮಂಬುಜಂ ತವ ಪರಿಗ್ರಹಾದಿಂದಿರೇ ವಿಕಾಸಯತಿ ವಿಜ್ವರಂ ವಿರಚಯನ್ನ ಸೌಭಾಸ್ಕರೋ ರವೇರ್ರುಜಮಾತ್ನುಯಾತಿ ಇತಿ ನ ಪೂರ್ವಭಾಷಾ ಮೃಷಾ ಕಲ್ಯಾಣಧರ್ಮಾ ಕಮಲಾಸನಾಯ ಮೂರ್ತಿಂ ಹಿ ಯಸ್ತೇ ಮತಿಮಾನುಪಾಸ್ತೆ ಕನ್ಯೇ ಸುಧಾಕ್ಷೇ ಕಮಲಾಸನತ್ವಂ ತಸ್ಯೋಚಿತಂ ತತ್ಕ್ರತುಮೀತಿ ಭೂಮ್ನಾ ವಿಚ್ಛಿನ್ನಬ್ದಶತಕ ವ್ಯವಧಾನತೋಯತಿ ಸಂದರ್ಶನಂ ಸಹ ಭುವಃ ಶಶಿನಃ ಕದಾಚಿತಿ ತತ್ಪದ್ಮವಾಸಿನಿ ತದೀಕ್ಷಣ ವರ್ಜನಾಯ ತಸ್ಯೋದಯೇಷು ನಿಜಸದ್ಮ ಕಿಮಾವೃಣೋಷಿ ವಾರಿಜವನಸ್ಯ ಭಾಗ್ಯಂ ವರ್ಣಯಿತುಂ ನೈವ ವಯಮಮೀ ಶಕ್ತಾಃ ಕಮಲೇ ತವ ಸ್ಥಿತೌಯತಿ ವಿಕಲ್ಪಿತಂ ವಕ್ಷಸಾಸಮಂ ವಿಷ್ಣೋಃ ವಾರಿಜವನಸ್ಯ ಭಾಗ್ಯಂ ವರ್ಣಯಿತುಂ ನೈವ ವಯಮಮೀ ಶಕ್ತಾಃ ಕಮಲೇ ತವ ಸ್ಥಿತೌಯತಿ ವಿಕಲ್ಪಿತಂ ವಕ್ಷಸಾ ಸಮಂ ವಿಷ್ಣೋಃ ಇತ್ಯಾತ್ರೇಯ ಶ್ರೀ ವೆಂಕಟಾಧ್ವರಿ ವಿರಚಿತೇ ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರೇ ಧಾಮ ವೈಭವ ಸ್ತಬಕಃ ಅಷ್ಟಾದಶ ಸಂಪೂರ್ಣಃ.